ఎంత మంచి కుక్కో, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో, లైఫ్ లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బ్యాంకులో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాలరాజ్ సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాక కాదు, కుక్కకి. ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ.